రాజరేయా దిన దినము పము కావుమయా దశ దిశలా నీ దివ్య నామం ప్రకటించు భాగ్యం ఒసగుమయా దశ దిశలా నీ దివ్య నామం ప్రకటించు భాగ్యం ఒసగుమయా యెసయ్యా నచరేయా దిన దినము మము కావుమయా దశ దిశలా నీ దివ్య నామం ప్రకటించు భాగ్యం ఒసగుమయా దయామయా సకలము సృష్టి సకలము నీ కార్యమై ఉన్నది కాలము సకల కాలము నీ ఆధీనమై ఉన్నది సకలము సృష్టి సకలము నీ కార్యమై ఉన్నది కాలము సకల కాలము నీ ఆధీనమై ఉన్నది నిన్నాశ్రయించిన వారిని ఎన్నటికీ విడనాడవని నిన్నాశ్రయించిన వారిని ఎన్నటికీ విడనాడవని జగతి జ్యోతివి నీవయని జగతి జ్యోతివి నీవయని ప్రకటించు భాగ్యం ఒసగుమయా ప్రకటించు భాగ్యం ఒసగుమయా దయామయా నచరేయా దిన దినము మము కావుమయా దశ దిశలా నీ దివ్య నామం ప్రకటించు భాగ్యం ఒసగుమయా దశ దిశలా నీ దివ్య నామం ప్రకటించు భాగ్యం ఒసగుమయా దయామయా నిత్య జీవము నీ పాద పద్మములే న్యాయము న్యాయ నిర్ణయము నీ వేద వాక్యములే జీవము నిత్య జీవము నీ పాద పద్మములే న్యాయము న్యాయ నిర్ణయము నీ వేద వాక్యములే నిన్నాశ్రయించిన వారిని ఎన్నటికీ విడనాడవని నిన్నాశ్రయించిన వారిని ఎన్నటికీ విడనాడవని జగతి జ్యోతివి నీవయని జగతి జ్యోతివి నీవయని ప్రకటించు భాగ్యం ఒసగుమయా ప్రకటించు భాగ్యం ఒసగుమయా దయామయా నజరేయా దిన దినము మము కావుమయా దశ దిశలా నీ దివ్య నాము ప్రకటించు భాగ్యం ఒసగుమయా దశ దిశలా నీ దివ్య నాము ప్రకటించు భాగ్యం ఒసగుమయా యెషయా స్తోత్రమయా యెషయా స్తుతి స్తోత్రమయా యెషయా స్తోత్రమయా యెషయా నజరేయా దిన దినము మము కావుమయా దశ దిశలా నీ దివ్య నామం ప్రకటించు భాగ్యం ఒసగుమయా దయామయా